అత ద్వితీయాష్ట తృతీయ ప్రశ్న ప్రారంభ. బ్రహ్మవాదినో వదంతి కించతుర్హోత్రణాం చతుర్హోత్రత్వమితి యదేవైష చతుర్ధా హోతారః తేన చతుర్హోతారః తస్మాచ్చతుర్హోతార ఉచ్యంతే తచ్చతుర్హోత్రణాం చతుర్హోత్రత్వం సోమో వై చతుర్హోతా అగ్నిః పంచహోతా ధాతా షడ్హోతా ఇంద్రః సప్తహోతా ప్రజాపతిర్దశహోతా య ఏవం చతుర్హోత్రణాం వృద్ధిం వేద రుధ్నోత్యేవ య ఏషామేవం బంధుతాం వేద బంధుమాన్ భవతి య ఏషామేవం క్లుప్తిం వేద కల్పతే స్మై య ఏషామేవమాయతనం వేద ఆయతనవాన్ భవతి య ఏషామేవం ప్రతిష్టాం వేద ప్రత్యేవతిష్ఠతి. బ్రహ్మవాదినో వదంతి దశహోతా చతుర్హోతా పంచహోతా షడ్హోతా సప్తహోతా అథ కస్మాచ్చతుర్హోతార ఉచ్యంత ఇతి ఇంద్రో వై చతుర్హోతా ఇంద్రః ఖలు వై శ్రేష్ఠో దేవతానాముపదేశనాత్ య ఏవమింద్రగ్శ్రేష్టం దేవతానాముపదేశనాద్వేద వసిష్ఠ సమానానాం భవతి తస్మాచ్చ్రేష్టమాగంతం ప్రథమే నైవానుబుధ్యంతే అయమాగన్ అయమవాసాది కీర్తిరస్ పూర్వాగచ్చతి జనతామాగత రథోగేనం ప్రథమే నైవానుబుధ్యంతే అయమాగన్ అయమవాసాది దక్షిణాం ప్రతిగ్రహేష్యాం సప్తదశకృత్వోపాహమ్యాత్ ఆత్మానమేవ సమింధే తేజసే వీర్యాయ అథో ప్రజాపతిరేవైనాం భూత్వా ప్రతిగణాతి ఆత్మనో నార్త్యై లభ్యేన మార్త్విజ్యాద్ధృతగుం సంతం నిర్హరేరన్ ఆగ్నేధ్రేజుభుజాద్దశహోతారం చతుర్గృహీతేనాజ్యేన వరస్తాత్ ప్రత్యంగిష్ఠన్ ప్రతిలోమం నిగ్రాహం ప్రాణానేవాస్యోపదాసయతి యద్యేనం పునరుపశిక్షేయుః ఆగ్నేధ్ర ఏవ జుహుజాద్దశహోతారం చతుర్గృహీతేనాజ్యేన పశ్చాత్ ప్రాణాసీనః అనులోమమవిగ్రాహం ప్రాణానేవాస్మై కల్పయతి ప్రాయశ్చిత్తేవాగ్హోతేర్ఋతుముఖఋతుముఖే జుహోతి ఋతోనేవాస్మై కల్పయతి కల్పంతేస్మా ఋతవః త్వర్తాస్మా ఋతవ ఆజంతి షడ్హోతా వై భూత్వా ప్రజాపతిరిదగం సర్వమసృజత సమనోసృజత మనసోధిగాయత్రీమసృజత తద్గాయత్రీం యశ ఆర్చత్ కామాలభత గాయత్రియాధిఛందాగస్య సృజత ఛందోభ్యోధిసామ తత్సామ యశ ఆర్చత్ తదాలభత సామ్నోధియజోగస్య సృజత యజుర్భ్యోధి విష్ణుం తద్విష్ణం యశ ఆర్చత్ తమాలభత విష్ణోరధ్యోషధీరసృజత ఓషధీభ్యోధి సోమం తత్సోమం యశ ఆర్చత్ తమాలభత సోమాదధి పశూన సృజత పశుభ్యోధీంద్రం తదింద్రం యశ ఆర్చత్ తదేనన్నాతి ప్రాచ్యవత ఇంద్ర ఇవ యశస్వీ భవతి య ఏవం వేద నైనం యశోతి ప్రచ్యవతే యద్వా ఇదం కించ తత్సర్వముత్తాన ఏవాంగీరస ప్రత్యగృహ్ణాత్ తదేనం ప్రతిగృహీతం నాహినత్ యత్కించ ప్రతిగృహీయాత్ తత్సముత్నస్వాంగీరస ప్రతిగృహ్ణాత్వ ప్రతిగృహీయాయన ఆంగీరస అనయైన ప్రతిగృహ్ణాతి నైనగంహినస్తి బర్హిషా ప్రతిజాగాంబాశ్వం వా ఏతద్వై పశూనాం ప్రియం ధామ ప్రియేణైవైనం ధామ్నా ప్రత్యేతి యో వా అవిద్వాన్ నివర్తయతే ఇశీర్షాసపాత్మానుష్మిన్ లోకే భవతి అథ యో విద్వాన్ నివర్తయతే సశీర్షా విపాత్మానుష్మిన్ లోకే భవతి దేవతా వై సప్త పుష్పితా మాన్యవర్తయంత అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చాంతరిక్షం చ ఆదిత్యశ్చ ద్యౌశ్చ చంద్రమాః అగ్నిర్న్యవర్తయత ససాహస్రమపుష్యత్ పృథివీన్యవర్తయత సౌషధీభిర్వనస్పతిభిరపుష్యత్ వాయుర్న్యవర్తయత సమరీచీభిరపుష్యత్ అంతరిక్షన్యవర్తయత తద్వయోభిరపుష్యత్ ఆదిత్యోన్యవర్తయత సరశ్మిభిరపుష్యత్ ద్యోర్న్యవర్తయత సానక్షత్రైరపుష్యత్ చంద్రమాన్యవర్తయత సోహోరాత్రైరర్ధమాసైర్మాసైర్ఋతుభిః సంవత్సరేణాపుష్యత్ తాం పోషాం పుష్యతి యాగస్తే పుష్యన్ యదేవం విద్వాన్ విచవర్తయతే పరిచ తస్య వా అగ్నేర్హిరణ్యం ప్రతి జగ్రహుషః అర్ధమింద్రియస్యాపాక్రామత్ తదేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వేషోర్ధమింద్రియస్యాత్మన్నుపాధత్త అర్ధమింద్రియస్యాత్మన్నుపాధత్తే యదేవం విద్వాన్ హిరణ్యం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి అర్ధమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై సోమస్య వాసః ప్రతిజగ్రహుషః తృతీయమింద్రియస్యాపాక్రామత్ తదేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స తృతీయమింద్రియస్యాత్మన్నుపాధత్త తృతీయమింద్రియస్యాత్మన్నుపాధత్తే య ఏవం విద్వాన్ వాసః ప్రతిగృహ్ణాతి అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాతి తృతీయమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై రుద్రస్య గాం ప్రతిజగ్రహుషః చతుర్థమింద్రియస్యాపాక్రామత్ తామేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స చతుర్థమింద్రియస్యాత్మన్నుపాధత్త చతుర్థమింద్రియస్యాత్మన్నుపాధత్తే య ఏవం విద్వాన్ గాం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి చతుర్థమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై వరుణస్యాశ్వం ప్రతిజగ్రహుషః పంచమమింద్రియస్యాపాక్రామత్ తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స పంచమమింద్రియస్యాత్మన్నుపాధత్త పంచమమింద్రియస్యాత్మన్నుపాధత్తే యదేవం విద్వానశ్వం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి పంచమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై ప్రజాపతేః పురుషం ప్రతిజగ్రహుషః షష్ఠమింద్రియస్యాపాక్రామత్ తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స షష్ఠమింద్రియస్యాత్మన్నుపాధత్త షష్ఠమింద్రియస్యాత్మన్నుపాధత్తే య ఏవం విద్వాన్ పురుషం ప్రతిగృహ్ణాతి అథజో విద్వాన్ ప్రతిగృహ్ణాతి షష్ఠమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వై మనోస్తల్పం ప్రతిజగ్రహుషః సప్తమమింద్రియస్యాపాక్రామత్ తమేతేనైవ ప్రత్యగృహ్ణాత్ తేన వై స సప్తమమింద్రియస్యాత్మన్నుపాధత్త సప్తమమింద్రియస్యాత్మన్నుపాధత్తే య ఏవం విద్వాగస్తల్పం ప్రతిగృహ్ణాతి అథయో విద్వాన్ ప్రతిగృహ్ణాతి సప్తమస్యేంద్రియస్యాపక్రామతి తస్య వా ఉత్తానస్యాంగేరసస్యాప్రాణ ప్రతిజగ్రహుషః అష్టమమింద్రియస్యాపాక్రామత్ తదేతేనైవ ప్రత్యగృహ్ణాత్. తేన వేసోష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్త. అష్టమమింద్రియస్యాత్మన్నుపాధత్తే యేవం విద్వాన్ ప్రాణ ప్రతిగృహ్ణాతి అథలో విద్వాన్ ప్రతిగృహ్ణాతి అష్టమమస్యేంద్రియస్యాపక్రామతి యద్వా ఇదం కించ తత్సర్వముత్తాన ఏవాంగే రస ప్రత్యగృహ్ణాత్. తదేనం ప్రతిగృహీతన్నాహినత్ యత్కించ ప్రతిగృహీయాత్. తత్సర్వముత్తానస్వాంగే రస ప్రతిగృహ్ణాత్వ్యత్యేవ ప్రతిగృహీయాత్. ఇయం వా ఉత్తాన ఆంగే రస అనయైవైన ప్రతిగృహ్ణాతి నైనగం హినస్తి బ్రహ్మవాదినో వదంతి యద్దశహోదార సత్రమాసక కేన తే గృహపతినార్ధ్వన్ కేన ప్రజా అసృజంతేతి ప్రజాపతినావైతే గృహపతినార్ధ్వన్ తేన ప్రజా అసృజంత యచ్చతురహోదార సత్రమాసక కేన తే గృహపతినార్ధ్వన్ కేనౌషధీరసృజంతేతి సోమేన వైతే గృహపతినార్ధ్వన్ తేనౌషధీరసృజంత యత్పంచహోదార సత్రమాసక కేన తే గృహపతినార్ధ్వన్ కేనైభ్యోకేభ్యో సురాన్ ప్రాణుదంత కేనైషాం పశూన వృంధతేతి అగ్నినా వైతే గృహపతినార్ధ్వన్ కేనైభ్యోకేభ్యో సురాన్ ప్రాణుదంత తేనైషాం పశూన వృంజత యక్షడ్ధోతార సత్రమాసత కేన తే గృహపతినార్ధ్వన్ కేనర్తోన కల్పజంతేతి ధాత్రా వైతే గృహపతినార్ధ్వన్ తేనర్తోన కల్పజంత యత్సప్తహోతార సత్రమాసత కేన తే గృహపతినార్ధ్వన్ కేన సుమరాజన్ కేనేమాన్ లోకాన్ సమతం వన్మితి అర్యమ్నా వైతే గృహపతినార్ధ్వన్ తేన సుమరాజన్ కేనేమాన్ లోకాన్ సమతం వన్మితి ఏతే వై దేవా గృహపతయః ఆనయేవం విద్వాన్ అప్యన్యస్య గార్హపతే దీక్షతే అవాంతరమేవ సత్రిణామృధ్నోతి యో వా అర్యమణం వేద తానకామా అస్మై ప్రజా భవంతి యజ్ఞో వా అర్యమా ఆర్యావసతిరితి వైతమాహుర్యం ప్రశంసంతి ఆర్యావసతిర్భవతి య ఏవం వేద యద్వా ఇదం కించ తత్సర్వం చతుర్హోతారః చతుర్హోతృభ్యోధియజ్ఞో నిర్మితః స్వయ ఏవం విద్వాన్ వివదేత అహమేవ భూయో వేద యశ్చతుర్హోత్రేణ వేదేతి సహ్యేవ భూయో వేద యశ్చతుర్హోత్రేణ వేద యో వై చతుర్హోత్రణారంభోత్రేణ వేద సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి ప్రజాపతిర్వైదశహోతృణాగుంభోతా సోమశ్చతుర్హోతృణాగుంభోతా అగ్నిః పంచహోతృణాగుంభోతా ధాతా షడ్హోతృణాగుంభోతా అర్యమా సప్తహోతృణాగుంభోతా ఏతే వై చతుర్హోతృణాగుంభోతారః ఏవం వేద సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజయతి ప్రజాపతి ప్రజాసృష్వాభ్యస్రగుంసత సహృదయం భూతోషత్ ఆత్మనిహాయత్ పాప ప్రత్యశృణ్వన్ తా అగ్నిహోత్రేణైవ యజ్ఞక్రతునోపపర్యావర్తంత సింధమకౌహన్ తస్మాదగ్నిహోత్రస్యజ్ఞక్రతో ఏకరిత్విక్ చతుష్కృత్వోహ్వయత్ అగ్నిర్వాజురాదిత్యశ్చంద్రమా తే ప్రత్యశృణ్వన్ ఏదర్శపూర్ణమాసాభ్యామేవ యజ్ఞక్రతునోపపర్యావర్తంత ఉపోహగ్నిశ్చత్వార్యంగాని తస్మాదర్శపూర్ణమాసయోర్యజ్ఞక్రతో చత్వార ఋత్విజః పంచకృత్వోహ్వయత్ పశవ ప్రత్యశృణ్వన్ ఏతాదుర్మాస్యైరేవ యజ్ఞక్రతునోపపర్యావర్తంత తౌపోహంగోమీం మాగుంసమస్థిమజ్జానం తస్మాచ్చాదుర్మాస్యానాయజ్ఞక్రతో పంచర్తిజ షకృత్వోహ్వయత్ ఋతవ ప్రత్యశృణ్వన్ తే పశుబంధేనైవ యజ్ఞక్రతునోపపర్యావర్తంత తౌపోహాన్ స్తనాపాండౌ శిష్యమపాంచం ప్రాణం తస్మాత్ పశుబంధస్య యజ్ఞక్రతో షడ్విజ సప్తకృత్తోహ్వయత్ హోత్రాః ప్రత్యశృణ్వన్ తాః సౌమ్యేనైవాధ్వరేణ యజ్ఞక్రతునోపపర్యావర్తంత తౌపోహాన్ సప్తశీర్షణ్యాన్ ప్రాణాన్ తస్మాత్ సౌమ్యస్యాధ్వరస్య యజ్ఞక్రతోః సప్తహోత్రాః ప్రాచేర్వశక్రువంతి దశకర్తోహ్వయత్ తపః ప్రత్యశృణాత్ తత్కర్మణైవ సంవత్సరేణ సర్వైర్యజ్ఞక్రతుభిరుపపర్యావర్తత తత్సర్వమాత్మానమపరివర్గముపౌహత్ తస్మాత్ సంవత్సరే సర్వే యజ్ఞక్రతవోవరుధ్యంతే తస్మాద్దశహోతా చతుర్హోతా పంచహోతా షడ్హోతా సప్తహోతా ఏకహోత్రే బలిగుం హరంతి హరంత్యస్మై ప్రజాబలిం ఐనమ ప్రతిక్ష్యాతం గచ్చతి య ఏవం వేద ప్రజాపతిః పురుషమసృజత సోగ్నిరబ్రవీత్ మమాయమన్నమస్తితి సోవిభేత్ సర్వం వై మాయం ప్రదక్ష్యతీతి స ఏతాగిశ్చతుర్హోత్రేనాత్మస్మరణాన పశ్యత్ తానజుహోత్ తైర్వై స ఆత్మానమస్పృణోత్ యదగ్నిహోత్రం జుహోతి ఏకహోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోత్యగ్నిహోత్రం సుసింధం చాత్మన స్పృణోతి ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి చతుర్హోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి దర్శపూర్ణమాసౌ చత్వారి సాత్మనోంగాని స్పృణోతి ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి సమిత్ పంచమీ పంచహోదారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి చాదుర్మాస్యాని తోమశమీం మాగం సమస్థిమజ్జానం తాని చాత్మన స్పృణోతి ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి ద్విర్జుహోతి షడ్హోదారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి పశుబంధం స్థానాభాండౌ శిష్యమవాంచం ప్రాణం తాని చాత్మన స్పృణోతి ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి ద్విర్జుహోతి సమిత్సప్తమీ సప్తహోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి సౌమ్యమధ్వరం సప్తచాత్మన శీర్షణ్యాన్ ప్రాణాన్ స్పృణోతి ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి చతుర్నయతి ద్వేర్జుహోతి ద్వర్మిమాష్టి దిఃప్రాశ్నాతి దశహోతారమేవ తద్యజ్ఞక్రతుమాప్నోతి సంవత్సరం సర్వం ఆత్మానమపరివర్గ్య స్పృణోతి ఆదిత్యస్య చ సాయుజ్యం గచ్చతి ప్రజాపతిరకామయత ప్రజాయేజేతి సర్వోదప్యత సోంతర్వానభవత్ సహరితశ్యావోభవత్ తస్మాత్స్త్రియంతర్వత్నీ హరిణీ సతీ శ్యావాభవతి స విజాయమానో గర్భేణాత సృష్ణశ్యావోభవత్ తస్మాత్కాంతఃకృష్ణశ్యావోభవతి తస్యాసురేవాజీవత్ తేనాసురానసృజత తదసురాణామసురత్వం య ఏవమసురాణామసురత్వం వేద అసుమానేవ భవతి నైనమసుర్జహాతి సోసురాన్ సృష్టాపి దేవామన్యత తదను పితృన సృజత తత్పితృణాం పితృత్వం యేవం పితృణాం పితృత్వం వేద ఇదేవైవ స్వానాం భవతి యంత్యస్య పితరోహవం స పితృన్ సృష్ట్వా మనస్యత్ తదనుమనుష్యాసృజత తన్మనుష్యాణాం మనుష్యత్వం యేవం మనుష్యాణాం మనుష్యత్వం వేద మనస్యేవ భవతి నైనం మనుర్జహాతి తస్మై మనుష్యాణాం ససృజానాయ ఇవాదేవత్రాభవత్ తదను దేవానసృజత తద్దేవానాం దేవత్వం యేవం దేవానాం దేవత్వం వేద దివాహైవాస్య దేవత్రాభవతి తాని వా ఏతాని చత్వార్యం భాగంసి దేవా మనుష్యా పితరోసురాః తేషు సర్వేష్వం భోనభరివ భవతి య ఏవం వేద బ్రహ్మవాదినో వదంతి యో వా ఇమం విద్యాత్ యతోయం పవతే యదభిపవతే యదభి సంపవతే సర్వమాయుర్యాత్ నపురాయుష ప్రమీజేత పశుమాన్ స్యాత్ విందేత ప్రజాం యో వా ఇమం వేద యతోయం పవతే యదభిపవతే యదభి సంపవతే సర్వమాయురేతి నపురాయుష ప్రమీయతే పశుమాన్ భవతి విందతే ప్రజాం అభ్యపవతే అపోభిపవతే అపోభి సంపవతే అస్యాః పవతే ఇమామభిపవతే ఇమామభి సంపవతే అగ్నేః పవతే అగ్నిమభిపవతే అగ్నిమభి సంపవతే అంతరిక్షాత్ పవతే అంతరిక్షమభిపవతే అంతరిక్షమభి సంపవతే ఆదిత్యాత్ పవతే ఆదిత్యమభిపవతే ఆదిత్యమభి సంపవతే ద్యోః పవతే దివమభిపవతే దివమభి సంపవతే దిభ్యః పవతే దిశోభిపవతే దిశోభి సంపవతే సయత్ పురస్తాద్వాతి ప్రాణ ఏవ భూత్వా పురస్తాద్వాతి తస్మాత్ పురస్తాద్వాంతం సర్వాః ప్రజాః ప్రతినందంతి ప్రాణో హి ప్రియః ప్రజానాం ప్రాణ ఇవ ప్రియ ప్రజానాం భవతి య ఏవం వేద స వా ఏష ప్రాణ ఏవ అథయద్దక్షిణతో వాతి మాతరిష్వైవ భూత్వా దక్షిణతో వాతి తస్మాద్దక్షిణతో వాంతం విద్యాత్ సర్వాదిశ ఆవాతి సర్వాదిశో ను వివాతి సర్వాదిశో ను సంవాతీతి స వా ఏష మాతరిష్వైవ అథయత్పశ్చాద్వాతి అవమాన ఏవ భూత్వా పశ్చాద్వాతి పూతమస్మాహరంతి పూతముపహరంతి పూతమశ్ఞాతి య ఏవం వేద స వా ఏష పవమాన ఏవ అథయదుత్తరతో వాతి సమితైవ భూత్వోత్తరతో వాతి సమితేవ స్వానాం భవతి య ఏవం వేద స వా ఏష సమితైవ తేయేనం పురస్తాదాజంతముపవదంతి ఏవాస్య పురస్తాత్ పాప్మాన తాగిస్తే వఘ్నంతి పురస్తాదితరాన్ పాప్మనః సచంతే అథయేనం దక్షిణత ఆజంతముపవదంతి ఏవాస్య దక్షిణత పాప్మాన తాగిస్తే వఘ్నంతి దక్షిణత ఇతరాన్ పాప్మనః సచంతే అథయేనం పశ్చాదాజంతముపవదంతి య ఏవాస్య పశ్చాత్ పాప్మాన తాగిస్తే పఘ్నంతి పశ్చాదితరాన్ పాప్మనః సచంతే అథయేనముత్తరత ఆజంతముపవదంతి య ఏవాస్యోత్తరత పాప్మాన తాగిస్తే పఘ్నంతి ఉత్తరత ఇతరాన్ పాప్మనః సచంతే తస్మాదేవం విద్వాన్ దేవ నృత్యేత్ రేవ చలేత్ యస్యే వాక్షౌ భాషేత మంటయే దివ క్రాథయే దివ శృంగారే దేవ ఉతమోపవదేయుః ఉతమే పాప్మానమపహన్యురితి సయాందిలగం సమిమేష్యాన్ స్యాత్ యదాదాంది సంవాతో భాజాత్ అథ ప్రభేదాత్ ప్రబాధావయేత్ సాతమేవరదితం వ్యూఢం గంధమభిప్రక్ష్యవతే ఆస్యతంజన పదం పూర్వాకీర్త్యర్గచ్చతి దానకామా అస్మై ప్రజాభవంతి య ఏవం వేద ప్రజాపతిః సోమకుం రాజానమసృజత తంత్రజో వేదా అన్వసృజ్యంత తాని హస్తే కురుత అసహ సీతా సావిత్రీ సోమగుం రాజానంచకమే శ్రద్ధాముసచకమే సాహ పితరం ప్రజాపతిముపససార తగుంహోవాచ నమస్తే అస్తు భగవః ఉపత్వాయాని ప్రక్వాపద్యే సోమం వై రాజానం కామయే శ్రద్ధాముసకామయత ఇతి తస్యా ఉహస్థాగరమలంకారం కల్పయిత్వా దశహోదారం పురస్తాద్యాక్షాయ చతుర్హోదారం దక్షిణతః పంచహోదారం పశ్చాత్ షడ్హోదారముత్తరతః సప్తహోదారముపరిష్టాత్ సంభారైశ్చ పత్నిభిశ్చ ముఖే లంఘృత్య ఆస్యార్ధం వగ్రాజ తాగంహో దీక్ష్యోవాచ ఉపమావర్తస్యేతి తగంహోవాచ భోగంతుమాచక్ష్ర ఏతన్మాచక్ష్ర యత్తే పాణావితి తస్యా ఉహత్రీ వేదాన్ ప్రదదౌ తస్మాదుహస్త్రిజో భోగమైవహారయంతే కయః కామయేత ప్రియస్యామితి యం వా కామయేత ప్రియస్యాదితి తస్మా ఏతగ్విస్థాగరమలంకారం కల్పయిత్వా దశహోదారం పురస్తాద్యాక్ష్యాయ చతుర్హోదారం దక్షిణతః పంచహోదారం పశ్చాత్ షడ్హోదారముత్తరతః సప్తహోదారముపరిష్టాత్ సంభారైశ్చ పత్నిభిశ్చ ముఖేనంగృత్య ఆస్యార్ధం వ్రజేత్ ప్రియోహైవ భవతి బ్రహ్మాత్మన్వద సృజత సదకామయత సమాత్మనా పధ్యేజేతి ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై దశమగం హోత ప్రత్యశృణోత్ స దశహూతో భవత్ దశహూతో హవైనామైషః తం వా ఏతం దశహూతకుం సంతం దశహూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై సప్తమగం హోత ప్రత్యశృణోత్ స సప్తహూతో భవత్ సప్తహూతో హవైనామైషః తం వా ఏతగం సప్తహూతకుం సంతం సప్తహూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై షష్ఠగం హోత ప్రత్యశృణోత్ స షడ్భూతో భవత్ షడ్భూతో హవైనామైషః తం వా ఏతగుం షడ్భూతగుం సంతం షడ్భూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై పంచమగుం హోత ప్రత్యశృణాత్ స పంచహోతో భవత్ పంచహోతో హవైనామైషః తం వా ఏతం పంచహోతకుం సంతం పంచహోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై చతుర్థకం హోత ప్రత్యశృణాత్ స చతుర్హోతో భవత్ చతుర్హోతో హవైనామైషః తం వా ఏతం చతుర్హోతకుం సంతం చతుర్హోతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః తమబ్రవీత్ త్వం వై మే నేతిష్ఠగం హోత ప్రత్యశ్రౌషీ త్వయైనానాఖ్యాతార ఇతి తస్మాన్వైనాశ్చతుర్హోతార ఇత్యాచక్షతే తస్మాచ్చుశ్రోషపుత్రాణాగం హృద్యతమః నేతిష్ఠో హృద్యతమః నేతిష్ఠో బ్రహ్మణో భవతి య ఏవం వేద ఓ ఇది ద్వితీయాష్టక తృతీయ ప్రశ్న సమాప్త. అత ద్వితీయాష్ట చతుర్థ ప్రశ్న ప్రారంభ. యుష్టోదమో నా అతిథర్దురోణే ఇమన్నా యజ్ఞముపజాహి విద్వాన్ విశ్వా అగ్నేభిజోభిహత్య శత్రూయతామాభరా భోజనాని అగ్నే శర్ధమహతే సౌభగాయ తవద్యుమ్నాన్యుత్తమాని సంతో సంజాస్పత్యగుం సుయమమాకృణుష్వ శత్రూయతామభితిష్టామహాగుంసి అగ్నేజో నోభితో జన వృకో వా రోజిఘాగుంసతి ఆదిస్వం వృత్రహంజహి అస్వస్మభ్యమాభర అగ్నేజో నోభిజాసతి. సమానోజస్య నిష్ట్య విధ్మస్యేవ ప్రక్షాయత మాతస్యోచ్ఛేషి కించన త్వమింద్రాభిభూరసి దేవో విజ్ఞాతవీర్య వృత్రహాపురుచేతన అపప్రాచైంద్రవిశ్వాగం అమిత్రాహే అపాపాచో అభిభూతేనుదస్వ అపోదీచో అపశూరాధరాచ ఊరౌ యథాతవశం మన్మదేమ తమింద్రం వాజయామసి మహే వృత్రాయ హంతవే సమర్షా వృషభో భవత్ రుచేరథం గవేషణగం హరిభ్యాం ఉపబ్రహ్మాణి జుషాణమస్థు విబాధిష్టాస్య రోదసీమహిత్వా ఇంద్రో వృత్రాణ్య ప్రతిజఘన్వాన్ హవ్యవాహమభిమాతిషాహం వక్షోహణం వృతదాసు జిష్ణం జ్యోతిష్మంతం దీవ్యతం పురంధ్యం అగ్నిగ్రిశిష్టకృతమాహువేమ శిష్టమగ్నే అభితత్ప్రణాహి విశ్వాదేవ ప్రతనా అభిష్య వరున్నః పంథాం ప్రదిశం విభాహి జ్యోతిష్మధ్యే హ్యజరన్న ఆయుః త్వామగ్నే హవిష్మంతః దేవం మర్తా సజీడతే మన్యే త్వా జాతవేదసం సహ వ్యావక్ష్యానుషక్ విశ్వాని నో దుర్గః జాతవేదః సింధుర్ననావాదురితాతిపర్షి అగ్నే అత్రిమన్మనసారిణానః అస్మాకం బోధ్యవితాతనూనా ఊషాగాంద్రేతున ఊషారక్షత్వర్వత ఊషావాజగుంసనోతున ఊషేమా ఆశా అనువేద సర్వా సో అస్మాగుం అభయతమేననేషత్ స్వస్తిదా అఘృణిః సర్వమీర అప్రయచ్ఛన్ పురజేతు ప్రజానన్ త్వమగ్నే సప్రథా అతి దృష్టో తావరేణ్యః ప్రజాయజ్ఞం వితన్వతే అగ్నిరక్షాగుంసి సేధతి శుక్రశోచిరమర్త్య శుచిః పావకగీడ్యః అగ్నిరక్షాణో అగుంహస ప్రతిష్మదే వరీషత తపిష్టేరజరోదః అగ్నేహగుంస్యన్యత్రిణం దీద్యన్మర్త్యేష్వా స్వేర్షజే శుచివ్రత ఆవాతవాహి భేషజం వివాతవాహి యద్రపః త్వగుంహి విశ్వభేషజ దేవానాందూత ఈయసే ద్వావిమౌ వాతౌ వాత ఆసింధోరాపరావత దక్షం మే అన్య ఆవాతో పరాన్యో వాతు యద్రపః యదదో వాతతే గృహే అమృతస్య నిధిర్హితః తతో నో దేహి జీవసే తతో నో దేహి భేషజం తతో నో మహ ఆవః వాత ఆవాతు భేషజం శంభోర్మయోభూర్ణో హృదే ప్రణ ఆయోగుంషితారిషత్ త్వమగ్నే అజాసి అజాసన్మనసాహితః అజాసన హవ్యమోహిషే అజానో ధేహి భేషజం ఇష్టో అగ్నిరాహుతః స్వాహాకృతః పిపర్తునః స్వగా దేవేభ్య ఇదం నమః కామో భూతస్య భవ్యస్య సమ్రాడే కో విరాజతి స ఇదం ప్రతిపప్రథే ఋతోనుత్సృజతే వశీ కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేత ప్రథమం యదాసీత్ సతో బంధుమసది నిరవిందన్ అది ప్రతీష్యా కవజో మనీషా త్వయా మన్యో సరథమానుజంత హర్షమానాసో ధృషతామరుత్వః యజ్ఞేషవ ఆయుధా సగంశిషానా ఉపప్రజంతి నరో అగ్నిరూపా మన్యుర్భగో మన్యురేవాస దేవః మన్యుర్హోతా వరుణో విశ్వవేదా మన్యుం విషయీడతే దేవయంతీ పాహినో మన్యో తపసాశ్రమేణ తమగ్నే వ్రతభృక్షుచి దేవాగుం ఆసాదయా ఇహ అగ్నే హవ్యాయవోఢవే వ్రతానుమిభ్రతపా అదాభ్యజానో దేవాగుం అజరస్సువీర దధగ్రత్నాని సువిధానో అగ్నే గోపాయనో జీవసే జాతవేద చక్షుషో హేతే మనసో హేతే వాచో హేతే బ్రహ్మణో హేతే యోమాఘాజరభిజాసతే తమగ్నే మేంజా మేరింకృణ యోమా చక్షుషా యో మనసా యో వాచా బ్రహ్మణాఘాజరభిజాసతి తయాగ్నే త్వం మేంజా అమమ మేరింకృణ యత్కించాసౌ మనసా యచ్చ వాచా యజ్ఞైర్జుహోతి యజుషా హవిర్భిః తన్మృత్యుర్నివృత్యా సంవిధాన పురాదిష్టాదాహుతేరస్య హంతు యాతుధానామిరుమతిరాజురక్ష ఏ అస్యఘ్నం పునృతేన సత్యం ఇంద్రేషితా ఆజ్యమస్య మధ్యనంతో మాదత్సమృద్ధియదసో కరోతి హన్మితేహం కృతగం హవిః యో మేధోరమచీకృత అపాంచౌత ఉభౌ బాహూ అపనశ్యామ్యాస్యం అపనశ్యామి చే బాహూ అపనశ్యామ్యాస్యం అగ్నేర్దేవస్య బ్రహ్మణా సర్వం దేవధిషం కృతం పురావృష్యవషకారాద్ యజ్ఞం దేవేషు నస్కృధి శ్రేష్టమస్మాకం భూయాత్ మాస్మాన్ ప్రాపన్నరాదయః అంతిదూరే సతో అగ్నే భ్రాతృవ్యస్యాభిదాసరః వషక్కారేణ వజ్రేణ కృత్యాగుంహన్మి కృతామహం యోమానక్తం వివాసాయం రాతశ్చాహ్నో నిపీయతే అద్యాతమింద్రవజ్రేణ భ్రాతృవ్యం పాదయామసి ఇంద్రస్య గృహోసి తన్వా ప్రపద్యే స గుస్సాశ్వః సహజన్మే అస్తితేన ఈడే అగ్నిం విపశ్చితం గిరాయజ్ఞస్య సాధనం సృష్టిమానం ధితావానం అగ్నే శకేమతే భయం యమం దేవస్య వాజినః అతిద్వేషాగుంసితరేమ అవతం మాసమనసౌ సమోకసౌ సచేతసౌ సరేతసౌ ఉభౌ మామవతం జాతవేదసౌ శివో భవతమద్వినః స్వయం కృణ్వానః సుగమప్రజావం యజ్ఞశృంగో వృషభశ్రోషితానః రత్నగుంసరథస్థమను పశ్యమానః ఆతంతుమగ్నిర్దివ్యంతతాన తన్నస్తంతురుతసేతురగ్నే త్వం పంథా భవసి దేవజానః వజాగ్నే పృష్టం వ్రజమారుహేమ అథా దేవైః సధమాదం వదేమ ఉదుత్తమం ముముగ్ధినః పిపాసం మధ్యమం చ్రుత అవాధమాని జీవసే వయగుం సోమవ్రతే తమ మనస్తనోషు బిభ్రత ప్రజావందో అశీమహి ఇంద్రాణీ దేవీ సుభగా సుపత్నీ ఉదగుంశేన పది విద్యే జిగాజ జగంశకస్యాగన యోజనాని ఉపస్థయింద్రగ్యస్థవిరం విభర్తి తేనాహ నామ పృథివీ ధనంజయ విశ్వవ్యచావ్యతి సౌర్యత్వక్ ఇంద్రాణీ దేవీ ప్రాసహాదానా సానో దేవీ సుహభాశర్మ యచ్చతు ఆత్వాహారుషమంతరభో ధ్రువత్తిష్టా విచారలిః ఇషత్వా సర్వాంఛంతు మాత్వద్రాష్ట్రమధిభ్రసత్ ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం యైవైహిమావ్యతిష్ఠాః పర్వత జివా విశాచలిః ఇంద్రయివేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్టకృతం యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రహాతిష్ఠ అవః క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణమధీధరత్ ధ్రువం ధ్రువేణ హరిషా తస్మై దేవా అభిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః జుష్టీనరో బ్రహ్మణావః పితృణాం అక్షమవ్యయన్న కిలా ఋషాథ యచ్ఛక్వరేషు బృహతారవేణ ఇంద్రేషుష్మదధామశిష్టా పాపకాన సరస్వతీ రాజేభర్వాజనీవతి యజ్ఞం వష్టధిజావస సరస్వత్యభినే శివస్య పాపస్థలే పయసాన ఆధక్ దుషస్వన సఖ్యా మాత్మక్షేత్రణ్యరణాని గన్వ బృంజే హవిర్నమసా బరిరగ్నౌ అయామిశ్రుఘృతవతేసు వృత్తి అమ్యక్షితద్మసదనే పృథివ్యా అశ్రాయుయజ్ఞ సూర్యేన చక్షు ఇహార్వాంచమతిహ్వయే ఇంద్రంజైత్రాయచేతవే అస్మాకమస్తు కేవల అర్వాంచమింద్రమముతో హవామహే యోగోజిధ్వనరిజశ్రజేద్య ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వ అస్యకుర్మో హరివో మేదినం త్వా అసంవృష్టో జాయసే మా ధృవోశుచిః మంద్రః కవిరుదతిష్ఠో వివస్వత ఘృతేన త్వా వర్ధయన్నగ్న ఆహుత ధూమస్తే కేతురభవద్భిశ్రుతః అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం సంజాతానాముత్తమో విష్ణురాసీత్ యజమానాయ పరిశిష్య దేవాన్ దీక్షయేదగం హవిరాగచ్చతన్నః అగ్నిష్ట విష్ణో తప ఉత్తమం మహః దీక్షాపాలేభ్యో వనతగం హి సక్రా విశ్వైర్దేవైర్యజ్ఞిలైః సంవిధానౌ దీక్షామస్మై యజమానాయ ధత్తం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృతో నభీమః కుశలో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వాః నోమర్కోదయతే స నిశ్యయః విష్ణవ ఉరుగాయాయ దాసత్ ప్రయస్తత్రా చామనసా విజాతై ఏతావంతన్నర్యమావివాసాత్ విచక్రమే పృథివీ మేష ఏతాం క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యాన్ ధ్రువాసో అస్య కీరజో జనాసః సురుక్షితికం సృజనిమాచకార నిర్దేవ పృథివీ మేష ఏతాం విచక్రమే శతర్చ సంమహిత్వా ప్రవిష్ణురస్తు తవ సస్తవీయాన్ ద్వేషగ్విస్యస్య స్థవిరస్య నామ హోతారం చిత్రరసమధ్వరస్య యజ్ఞస్య యజ్ఞస్య కేతుకం రుషంతం ప్రత్యర్థిం దేవస్య దేవస్య మన్నా శ్రియాత్వగ్నిమతి సింజనానాం ఆనో విశ్వాభిరోతిభిః సజోషాః బ్రహ్మజుషానో హర్యశ్వజాహి వరీవృగచ్ఛవిరేభిః సుషిప్ర అస్మే దధద్వృషణగుం సుష్మమింద్ర ఇంద్రస్వర్షా జనయన్నహాని జిగాయోషిభ్యః పృతనా అభిశ్రీః ప్రారోచయన్మనవే కేతుమన్నాం అవిందజ్యోతిర్బృహతేరణాయ అశ్వినావసే నిహ్వజేవా ఆనోనయ్యాతకం సుకృతాయ విప్రా ప్రాతర్యుక్తేన సువృతారథేన ఉపాగచ్చతమవసాగతన్నః అవిష్టం ధీరిష్వశ్వినాన ఆసు ప్రజావద్రేతో అహ్రయన్నో అస్తు ఆవాంతో కేతనయే సూతు జానాః సురత్నాసో దేవవీతింగమేమ త్వగుంసోమక్రతుభిః సుక్రతుర్భోః త్వం దక్షైః సుదక్షో విశ్వవేదాః త్వం వృషా వృషత్వేభిర్మహిత్వా యుమ్నేభిర్యుమ్న్యభవో నృచక్షాః షాఢం యుత్సుకృతనా సుపప్రిం సువర్షామప్స్వాం వృజనస్య గోపాం భరేషు జాగుం సుక్షితికం సుశ్రవసాం జయంతం త్వామనుమదేమ సోమ భవామిత్రో నశేవ్యో ఘృతాసుతిః విభూతద్యుమ్న ఏ భజాకు సప్రసాః అధాదే విష్ణో విదుషా చివృద్భ్యః స్తోమో యజ్ఞస్య రాధ్యో హవిష్మతః యః పూర్వ్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే దదాశతి యో జాతమస్య మహతో మహిబ్రవాత్ సే దుశ్రవోభిర్యుజ్యంచిదభ్యదత్ తమస్తోతారః పూర్వ్యం యథా విదరుతస్య గర్భగం హవిషాపి పర్తన ఆస్య జానంతో నామ చిద్వివక్తన బృహత్తే విష్ణో సుమతిం భజామహే ఇమాధానాఘృతస్నువః హరి ఇహోపవక్షతః ఇంద్రగుం సుఖతమే రథే ఏష బ్రహ్మా ప్రతేమహే ఇదథే షగంసి షగం హరీ యరుత్వజ ప్రతేవన్వే మనుషో హర్యతం వదం ఇంద్రో రామఘృతాన్నజ హరిభిష్టానుశేషతే శ్రుతో గణ ఆత్మా విశంతు హరివర్పసంగిర ఆచర్షణి ప్రావృషభోజనానాం రాజాకృష్ణేనాం పురుహూత ఇంద్ర స్థుతశ్రవస్యన్నవసోపమద్రిక్ యుక్త్వా హరే వృషణాయాశ్చర్వాన్ ప్రయత్సింధవ ప్రసవం యదాయన్ ఆపః సముద్రగుం రథ్యేవ జగ్మః అతశ్చిదింద్రః సదసో వరీయాన్ యదీగుం సోమః ప్రణతి దుగ్ధో అగుంశః స్వయామసిత్వేంద్రయాశ్చర్వాన్ అరంతే సోమస్తనువే భవాతి శతక్రతో మాతజస్వాసుతేషు ప్రాస్మాగుం అవపృతనా సుప్రయుత్సు ఇంద్రాయ సోమా ప్రతిగో విదానా ఋభుర్యేభిర్వృషపర్వాభిహాయా ప్రయమ్యమాణాన్ ప్రతిశోగృభాయ ఇంద్రపివ వృషధోతస్య వృష్ణ అహేణమాన ఉపజాహి యజ్ఞం తుభ్యం పవంత ఇంద్రవ సుతాస కావో నవజ్రే స్వమోకో అచ్చ ఇంద్రాగహి ప్రథమో యజ్ఞజానాం జాతే కాకుత్సుకృతాయా వరిష్ఠా యజాశ్వత్పిపసి మధ్వ ఊర్మే అయాపాహి ప్రదే అధ్వర్యురస్థాత్ సంతే వజ్రో వర్తతామింద్రగవ్యో భ్రాతర్యుజా విబోధయా అశ్వినావేహ గచ్చతం అస్య సోమస్య పీతయే ప్రాతర్యాణా ప్రథమాయజధ్వం పురాగ్రధ్యాదరరుషః పిబాధ రాతరిహి యజ్ఞమశ్వినా దధాతే ప్రశగుం సంతి కవయః పూర్వభాజ ప్రాతర్యజధ్వమశ్వినాహినాత న సాయమస్తి దేవయా అదృష్టం ఉతాన్యో అస్మద్యజతే విచాయ పూర్వః పూర్వో యజమానో వనీయాన్ రక్తం జాతాస్యోషధే రామే కృష్ణే అసిక్మి చ ఇదగుం రజ నిరజయ కిలాసం ఫలితం చయత్ కిలాసం చ ఫలితం చ నిరితో నాశజా పృషత్ ఆనస్వో అశ్నుతాం వర్ణ పరాశ్వేతాని పాతయ అసితంతే నిలయనం ఆస్థానమసితం తవ అసిక్నియస్యోషధే నిరితో నాశజా పృషత్ అస్థిజస్య కిలాసస్య తనోజస్య చయత్వచి కృత్యజాకృతస్య బ్రహ్మణా లక్ష్మశ్వేతమనీనసం సరూపానామతే మాతా సరూపానామతే పితా సరూపాస్యోషధేసా సరూపమిదం కృధి శునగుంభువే మమధవానమింద్రం అస్మిన్ భరే నృతమం వాజసాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సు ధ్రంతం వృత్రాణి సంజితం ధనానాం ధూనుథ్యాం పర్వతాన్ రాశుషేవసు నివోమనాదిహతేజామనోభియా కోపయథ పృథివీం వృష్ణిమాతర యుధేయదుగ్రా పృషతీరయుగ్ధ్వాం ప్రవేపయంతి పర్వతాన్ వివించంతి వనస్పతీన్ ప్రోవారతమరుతో దుర్మదాయివ దేవాసస్తర్వజా విశా పురుత్రాహి సదృంగసి విశో విశ్వా అను ప్రభు సమత్సుత్వా హవామహే సమత్స్వగ్నిమవసే వాజయంతో హవామహే వాజేషు చిత్రరాధసం సంగచ్చద్భగుం సంవదధ్వం సంభోమనాగం సిజానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసత సమానా మంత్ర సమితి సమానే సమానం మనస్సహ చిత్తమేషా సమానం చేతో అధిసగం రభధ్వం సంజ్ఞానే నమోహవిషాయజామ సమానీవ ఆకూతి సమానా హృదయానివ సమానమస్తు మన యథావస్సు సహాసతి సంజ్ఞానం నస్వై సంజ్ఞానమరణై సంజ్ఞానమశ్వినాయువం యహాస్మాసు నియత్సతం సంజ్ఞానం మే బృహస్పతి జ్ఞానగం సమితాకరత్ సమ్ జ్ఞానమశ్వినా యువం ఇహ మహ్యం నియచ్చతం ఉపఛాయామివ ఘృణే అగన్మ శర్మతే వయమ్ అగ్నే హిరణ్యసందృశః అదభ్యేభిః సమితః పాయుభిష్ట్వాం శివేభిరద్య పరిపాహి నాగయమ్ హిరణ్యజిహ్వస్సువితాయ నవ్యసే రక్షామాకిర్ణో అధశగం సయీషత మదే మదేహి నో దదుః యూథాగవామృజుక్రతు సంగృభాయ పురోషత ఉభయాహస్త్యావసో శిశీరాయ ఆభర శిప్రిం వాజానాం పతే శచీవస్తవ దృంసనా ఆతూన ఇంద్రభాజయ గోష్మస్వేషు శుభ్రుషు సహస్రేషు తువీమఘ యద్దేవాదేవహేణనం దేవాతశ్చక్రమావయం ఆదిత్యాస్తస్మాన్మాయూయం ఋతస్యర్తేన ముంచత ఋతస్యర్తేనాదిత్యాః యజత్రా ముంచతే హమా యజ్ఞైర్వో యజ్ఞవాహసః ఆశిక్షంతో నశేకిమ మేధస్వతా యజమానాః శృచాజ్యేన జుహ్వతః అకామావో విశ్వే దేవాః శిక్షంతో నోపశేకిమ యదిదివాయదినత్వం ఏన యేన స్యోకరత్ భూతం మా తస్మాద్భవ్యం చ ద్రుపదాదివముంచతు ద్రుపదాదివేన్ముముచానః స్మిన్నస్మాత్వీమలాదివ భూతం పవిత్రేణేవాజ్యం విశ్వే ముంచంతు మైనసః ఉద్వయం తమసస్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం ఏవం దేవత్రా సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం ఋషాసో అగుంసః పవతే హవిష్మాన్ సోమ ఇంద్రస్య భాగరుతయః శతాయుః సమావృషాణం వృషభం కృణోతు ప్రియం విశాగం సర్వవీరగం సువీరం కస్య వృషాసుతే సచా నయత్వా అం వృషభోరణత్ రత్రః సోమపీతజే ఎస్తే శృంగవృషో నపాత్ ప్రణపాత్ కుండపాయ్యః యస్మిన్ దధ్ర ఆమనః తగం సధ్వీచీరోతజో వృష్ణజాని ఔగస్యాని నియుతస్తశ్చురింద్రం సముద్రం న సింధవ ఉక్షతుష్మాః ఉరువ్యచ సంగిర ఆవిశంతి ఇంద్రాయగిరో అనిశిత సర్గాః అపప్రైరయాన్ సగరస్య బుధ్నాత్ యో అక్షేణేవ చక్రియా శచీభిః విశ్వక్తస్తంభ పృథివీముతద్యాం అక్షోదయచ్ఛవ సాక్షామబుధ్నం వార్ణవాతస్తమిషీభిరింద్రః దృఢాన్యోఘ్నాదుషమాన ఓజః అవాభినత్తముభః పర్వతానా ఆనో అగ్నేషు కేతునా రయం విశ్వాయుపోషసం మార్ఢీకం ధేహి జీవసే త్వగం సోమమహేభగం త్వయ్యో నృతాయతే దక్షం దధాసి జీవసే రథం యుంజతే మరుతః శుభే సుగం సోరో నమిత్రావరుణాగవిష్టిషు రజాగుంసి చిత్రా విచరంతి తన్యవః దివస్తం రాజా పయసాన ఉక్షతం పాఠగం సుమిత్రావరుణా విరావతీ పరజన్యశ్చిత్రాం వదతి ప్రిషీమతీ అభ్రావసతమరుతః సుమాయజా యాం వర్షయతమరుణామరేపసం అయుక్త సప్తశుంధ్యువః సోరోరథస్య మత్రియః తాభిర్యాతి స్వయుక్తిభిః వహిష్ఠేభిర్విహరనుయాసితం త్వం అపవ్యయం నసితం దేవవస్వః దవిద్భతో రశ్మయః శౌర్యస్య చర్మే వావాధుస్తమో అప్స్వందః అర్జన్యాయ ప్రగాయత దివస్పుత్రాయ మేఘుషే సనో యవసమిచ్ఛతో అచ్చావదతవసంగేర్భిరాభిః స్తుహి పర్జన్యం నమసా వివాస కనిక్రదద్వృషభో జీరదానుః రేతో దధాత్వోషధీషు గర్భం యో గర్భమోషధీనాం గవాన్ కృణాత్యర్వతాం పర్జన్యః పురుషీణాం తస్మాయిదాస్యే హవిః జ జుహోతామధుమత్తమం పిడాన్న సంయతం కరత్ నిస్రోజగ్నే శరదస్వామిజ శుచింఘృతేన శుచయస్వ పర్యన్ నామాని చిద్దధిరే యజ్ఞజాని అసూదయంత తనువస్సుజాతాః ఇంద్రశ్చ నశునాసీరౌ ఇమం యజ్ఞం మిమిక్షతం గర్భం ధత్తగ్నిః స్వస్తరే యజోరిదం విశ్వం భువనమావివేశ యజోరానందో నిహితో మహశ్చ శునాసీరాభృతుభిః సంవిధానౌ ఇంద్రవంతౌ హవిర్జంజుషేథా ఆఘాయే అగ్నిమింధరే స్త్రణంది బర్హిరానుషక్ ఏషామింద్రో యువాసఖా అగ్న ఇంద్రశ్చ మేదినా హసో వృత్రాణ్య ప్రతి యువగుం హి వృత్రహంతమా యాభ్యాగం సువరజయన్నగ్ర ఏవ యావాతస్థతుర్భువనస్య మధ్యే ప్రచర్షణీ వృషణా వజ్రబాహూ అగ్నీంద్రావృత్రహణాహువేవా ఉతనః ప్రియా ప్రియాసో సప్తస్వసాసుజుష్టా సరస్వతీ స్తోమ్యాభూత్ ఇమాజుహ్వానా యుష్మదానమోభిః ప్రతిస్తోమగం సరస్వతిజుషస్వ తవ శర్మన్ ప్రియతమే దధానాః ఉపస్థేయామశరణన్న వృక్షం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ తదస్య ప్రియమభిపాసో అశ్యాం నరోజప్రదేభయో మదంతి పురుక్రమస్య సహి బంధురిత్సా కృష్ణా పదే పరమే మధ్వ ఉత్సహ కృత్వాదా అస్థుశ్రేష్ఠ అద్యత్వా వన్వాన్ సురేక్ష్ణాః మర్త ఆనాశసు భృత్యం ఇమా బ్రహ్మ బ్రహ్మవాహ త్రిజాత ఆబర్హిస్వీద వీహి సూరపురోడాశం ఉపనస్సూనవో గిర శృణ్వన్వమృతస్యజే స్మృడీకాభవంతున అద్యానో దేవ సవిత ప్రజావత్సావీ సౌభగం పరా దుష్వప్నిజగం సువ విశ్వాని దేవ సవిత దురితాని పరాసువ యద్భద్రం తన్మహాసువ శుచిమర్కైర్బృహస్పతిం అధ్వరేషు నమస్యత అనామ్యాజాచకే యాధారయంత దేవాసు దక్షాదక్షారా అసూర్యాయ ప్రమహస సయక్షేతి సుధిత ఓకసి స్వే తస్మా ఇడా పిన్వతే విశ్వదానీ తస్మై విశస్వయమేవానమంతి యస్మిన్ బ్రహ్మారాజనిపోర్వ ఏతి సకోతిమింద్ర సచ్యుతిం సచ్యుతిం జఘనచ్యుతిం కనాకాభాన్న ఆభర ప్రయప్స్యన్నివ సఖ్యో ఇన ఇంద్ర మృధోజహి కనీఖునదివ సాపయన్ అభినసుష్టుతిన్నయ ప్రజాపతి స్త్రియాయశ ముష్కయోరదధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోద ఆనంద ముష్కయోర్నిహిత సపః శ్రుత్వేవ కామస్య తృప్త్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య యశశ్రేశ్రయతాం మయి యథాహమస్యాగ్రస్త్రియై పుమాన్ యథా స్త్రీ తృప్యతి పుగుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః తదామీప్యగ్నిర్వదతి తథేతి వాజురాహతత్ హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా అసో మే కామః సమృద్ధ్యతాం నహి స్పశమవిదన్నన్యమస్మాత్ వైశ్వానరాత్పుర ఏతారమగ్నేః అథేమమన్సన్నమృతమమోరాః వైశ్వానరంక్షే ప్రజిత్యాయ దేవాః యేషామిమే పూర్వే అర్మాస ఆసన్ అయూపాః సద్మ విభృతా పురోణి వైశ్వానరత్వజాతేనుత్తాః పృథివీమన్యామభితస్థుర్జనాసః పృథివీం మాతరం మహీం అంతరిక్షముపబ్రువే బృహతీ మోతయే దివం విశ్వం విభర్తి పృథివీ అంతరిక్షముపప్రథే దుహేద్యోర్బృహతీపయ నశంతి నదభాదితస్తర నైనా అమిత్రోవ్యచిరాగర్షతి దేవాగశ్చయాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిస్తచతే గోపతిః సహ నతా అర్వారేణ కలాటో అస్మ్యుతే నసగ్గస్కృతత్రముపయంతి తా అభి మురుగాయమభయంతస్య తా అను దావో మర్త్యస్య విచరంతి యజ్వనః రాత్రేవ్యక్షదాయతే పురుత్రా దేవ్యక్షభిః విశ్వాధిశ్రియోధిత ఉపతేగా ఇవాకరం ప్రణేష్మదుహితర్దివః రాత్రీ స్తోమన్న జిగ్యుషీ దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానామంద్రేషమార్జంతుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతో యద్వాగ్వదంత్యపిచేతనాని రాష్ట్రీదేవానాం విషతాదమంద్రా సతస్ర ఓర్జం దుదుహేపయాగుంసి క్వస్విదస్యాః పరమంజగామ గౌరీమిమాయత లీలాని తక్షతి ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ తస్యాగుం సముద్రా అధివిక్షరంతి తేన జీవంతి ప్రతిశశ్చతస్రః తదహక్షరత్యక్షరం తద్విశ్వముపజీవతి ఇంద్రాసూరాజనజం విశ్వకర్మా మరుత్వాగం అస్తు గణవాన్ సజాతవాన్ అస్య స్నుషా శ్వశురస్య ప్రశిష్టిం సపత్నా వాచం మనసా ఉపాసతాం ఇంద్రసూరో అతరద్రజాగంసి స్నుషా సపత్నా శ్వశురోయమస్తు అజగం శత్రోన్ జగతుజరఘృషాణః అయం వాజం జగతు వాజసాదౌ అగ్నిః క్షత్రభృదనిభృష్టమోజః సహస్రియో దీప్యతామ ప్రయుచ్ఛన్ విభ్రాజమానస్తమిధాన ఉగ్రః ఆంగరిక్షమరుహదగంజ్యాం వృషాస్యగం శర్వృషభాయ గృహ్యసే వృషాయముగ్రో నృచక్షసే దివ్యః కర్మణ్యో హితో బృహన్నామ వృషభస్య జాకకుత్ విషోవాన్ విష్ణో భవతు అయయ్యో మామకో వృషా అథో ఇంద్రయువ దేవేభ్యః బిబ్రవీతు జనేభ్యః ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృషభం కృణు యస్సు శృంగస్సు వృషభః కళ్యాణో ద్రోణ ఆహితః కార్షేవల ప్రదానేన వృషభేణ యజామహే వృషభేణ యజమానాః అక్రూరేణేవ సర్పిషా వృధశ్చ సర్వా ఇంద్రేణ వృతనాశ్చ జయామసి యస్యాయ వృషభో హవిః ఇంద్రాయ పరిణీయతే జయాతి శత్రుమాయంతం అసోహంతి వృతన్యతః నృణామః ప్రణీరసత్ అగ్ర ఉద్భిందతామసత్ ఇంద్రసుష్మంతను వామే రజస్వ నీచా విశ్వా అభితిష్టాభివాదే నిశృణీష్యా బాధయ్యో నో అస్తి పరన్నో లోకం కృణుభిజీరదానో ప్రేష్యభిప్రేహి ప్రభరా సహస్వ మా వివేనో విశృణశ్వాజనేషు ఉదీడితో వృషభతిష్టశుష్మై ఇంద్రశత్రోన్ పురో అస్మాకయుధ్య అగ్నే జేతాత్వంజయ శత్రోన్ సహస ఓజస విశత్రోన్ విమృహోనుద ఏతంతే స్తోమంతు విజాత విప్రః ప్రసన్నహీరస్వపా అసక్షం యదీదగ్నే ప్రతిత్వందే వహర్యాః సువర్వదేరపయేనాజగేమ యోభృతేనాభిమానితః ఇంద్రజేత్రాయ జగ్నిషే సదశంకాసుపారజ ప్రతనాసాఖ్యేషు చ ఇంద్రోజిగాజ పృథివీ అంతరిక్షగం సువర్మహత్ వృత్రః పురుచేతనః ఇంద్రోజిగాయ సహసా సహాగుంసి ఇంద్రోజిగాయ పృతనాని విశ్వా ఇంద్రో జాతో విపురోరుజ సర పరస్పరివృణోత అయం కృత్నురగృహీత విశ్వసిదుభ్యజిత్ సోమ ఋషర్వి ప్రకావ్యేన వాజురగ్రే గాయజ్ఞప్రీ పాకం గన్మనసాయ శివో నియుద్ధి శివాభి వాయో శుక్రో అజామితే మధ్యో అగ్రం జిష్టిసో ఆజాహి సోమపీతయే స్వారుహోదేవ నియుత్పదా ఇమమింద్రవర్ధయ క్షత్రియాణాం అయం విశాం విశ్వతిరస్తు రాజా అస్మాదింద్రమహివర్చాగుంసిధేహి అవర్చసం కృణుధి శత్రుమస్య ఇమమాభజగ్రామే అశ్వేషోష నిరవం భజయో మిత్రో అస్య వర్ష్మం క్షత్రస్య ఖగుభిశ్రయస్వ తతో న ఉగ్రో విభజా వసూని అస్మేభ్యా వా పృథివీ భూరి వామం సందుహాథాం ఘర్మయుభే వధేనః అయగుం రాజా ప్రియ ఇంద్రస్య భూయాద్ ప్రియోగ పాపోషధీనాముతాపాం యునజ్మిత ఉత్తరావంతమింద్రం యే నజయాసి న పరాజయాసై సత్వాకరేక వృషభగ్స్వానాం అథో రాజన్నుత్తమం మానవానాం ఉత్తరస్తమధరేతే సపత్నాః ఏక వృషా ఇంద్రసఖా జిగీవాన్ విశ్వా ఆశా ప్రతనా సంజయం జగన్ అభితిష్టశత్రో జత సహస్వ తుభ్యం భరంతి క్షితజోజవిష్ఠ బలిమగ్నే అంతిత ఓత దూరాత్ ఆభంతిష్టస్య సుమతించికిద్ధి బృహత్తే అగ్నే మహి శర్మ భద్రం యో దేహ్యో అనమయద్వధస్నై యో అర్యపత్రీ వృషసశ్చకార స నిరుధ్యా నహుషో యహ్వో అగ్ని విషశ్చక్రే బలిహృతః సహోభిః ప్రసహ్యో అగ్నే అప్యేష్యన్యాన్ ఆవిర్యస్మై చారుకరో బభూత క్రీడేణ్యోపపుష్యో విభావ ప్రియో విశాపతి ధర్మానుషీణాం బ్రహ్మజ్యేష్ఠా వీర్యా సంభృతాని బ్రహ్మాగ్రే జ్యేష్టం దివ మాతతాన ఋతస్య బ్రహ్మ ప్రథమోత జజ్ఞే తేనార్హతి బ్రహ్మణా స్పర్ధితుంగః బ్రహ్మస్కృతో ఘృతవతీ బ్రహ్మణా స్వరవోమితాః బ్రహ్మయజ్ఞస్య తంతవః ఋత్విజోయే హరిష్కృతః శృంగాణీ వేచ్ఛృంగిణాగుం సందదిశ్రిరే చషాలవంతస్వరవ పృథివ్యాం తే దేవాతస్వరవత్తస్థివాగుంసః నమస్సఖిభ్యః సన్నాన్మాపగాత అభిభోరగ్నిరతరద్రజాగుంసి స్పృథో విహత్యమృతనా అభిశ్రీః యుషాణోమ ఆహుతిం మామహిష్ట హత్వా సపత్నాన్ పరివస్కరన్నః ఈశానం వా భువనానామభిశ్రియం సౌమ్యగ్న ఉరుకృతం సువీరం హవిర్జుషాణ సపత్నాగం అభిభోరసి జహిషత్రోగం రపమృధోనుదస్వ సప్రత్నవన్న బీజసా అగ్నే ద్యుమ్నేన సంయతా బృహత్తతం సభానునా నవన్న స్తోమమగ్నయే దివశ్యేనాగజీజనం వసోః కువిద్వనాదినః స్వారుహాయస్య శ్రియో ద్విషే రయిర్వేరవతో యథా అగ్రే యజ్ఞస్య చేతతః అదాభ్యః పుర ఏతా అగ్నిర్విషాం మానుషీణాం తోర్ణేరథస్తదానవః నవగం సోమాయ వాజినే ఆజ్యం పయసోజని జుష్కగం శుచితమం వసో నవగం సోమజుషస్వన పీయోషస్యేహ తృప్ణుహి యస్తే భాగరతా వయమ్ నవస్య సోమతే వయమ్ ఆసుమతిం వృణీమహే సనోరాస్వసహస్రిణః నవగం హవిర్జుషస్వనః ఋతుభిః సోమభూతమం తదంగ ప్రతిహర్యనః రాజన్ సోమస్వస్తయే నవగ్స్తోమన్నవగం హవిః ఇంద్రాగ్నిభ్యాం నివేదయ తజ్జుషే పాగం సచేతసా సుజన్నస్తోమన్నవజాతమద్య ఇంద్రాగ్నేరత్రహణాజుషేధా ఉభాహి వాగం సుహవాజో హవీమి తావాజగం సద్య ఉషతే ధ్యేష్టా అగ్నిరింద్రో నవస్యన అస్య హవ్యస్య తృప్యత ఇహ దేవో సహస్రిణో యజ్ఞం న ఆహి గచ్చతాం పశుమంతకం సువర్విదం అస్య హవ్యస్య తృప్యతాం అగ్నిరింద్రో నవస్యన విశ్వాన్ దేవాదిస్తర్పయత హవిషోస్య నవస్యన సువర్విదో హి జగ్నిరే ఏదం బరిహిః సుష్టరీ మానవేన అయం యజ్ఞో యజమానస్య భాగ అయం వభూ వభువనస్య గర్భః విశ్వే దేవా ఇదమద్యాగమిష్టా ఇమేను ద్యావా పృథివీ సమీచీ తన్వానే యజ్ఞం పురుపేశ సంధియా ఆస్మై ప్రణీతాం భువనాని విశ్వా ప్రజాం పుష్టిమమృతం నవేన ఇమే ధేనో అమృతం యే జుహాతే వయస్వత్యుత్తరా మే తు పుష్టిః ఇమం యజ్ఞం జుషమాణే నవేన సమీచీద్యా వా పృథివీ ఘృతాచీ యవిష్ఠో హవ్యవాహన చిత్రభానుర్ఘృతాసుతిః నవజాతో విరోచసే అగ్నే తత్తే మహిత్వనం త్వమగ్నే దేవతాభ్యః భాగే దేవనమీయసే సజేన విద్వాన్ యక్ష్యసి నవద్యస్తో మంజుషస్వనః అగ్నిప్రథమ ప్రాశ్నాతు సహి వేదయథాహవిః శివా అస్మభ్యమోషధీః ఋణోతు విశ్వచర్షిణిః భద్రాన్న శ్రేయస్తమనేష్టదేవాః తయా వశేన సమశీమహి సమయోభో పితో ఆవిశస్వ సంతోకాయ తనువేస్యో నః ఏతముత్యం మధునా సంయతయవం సరస్వత్యా అభిమనావచర్క్రుషు ఇంద్ర ఆసీ క్షీరపతి శతక్రతు ఈనాశా ఆసన్ మరుత సుదానవ ఇతి ద్వితీయాష్టక చతుర్థ ప్రశ్న సమాప్తః.